వీటి అన్నిటి యొక్క కలయిక వలన మహత్సూత్రము కలిగెను. అది సర్వవ్యాపకము, దానినే లింగదేహమనుచున్నారు. పంచీకృత పంచభూతముల కార్య విరాట్ దేహము. ఇది పరమాత్మ యొక్క మూడవ స్థూల దేహము. పంచమహాభూతముల సత్వాంశము వలన శ్రోత్రాది జ్ఞానేంద్రియములలోని ప్రతిదాని సత్వాంశము వలన నాలుగు భేదములు గల అంతఃకరణమేర్పడును. దానిలో సంకల్ప వికల్పాత్మకము మనస్సు, నిశ్చయాత్మకము బుద్ధి అని ఎరుగవలెను. నేనే చేయుచున్నాను వృత్తి అహంకారము. పంచభూతముల రజోగుణాంశముచే కర్మేంద్రియములు పుట్టినవి. ప్రతి కర్మేంద్రియ రజోంశము నుండి ప్రాణాది పంచవాయువులు గలుగును. ప్రాణము హృదయమందు, అపానము గుహ్యమందు, వ్యానము నాభియందు, ఉదానము కంఠమందు, సమానము శరీరమంతటను ఉండును. పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనోబుద్ధులు మొత్తము పదిహేడగును. ఈ మొత్తము సూక్ష్మ శరీరమనియు లింగ శరీరమనియు చెప్పబడుచున్నది. అందు రెండు విధములగు ప్రకృతియుండును. సత్వాత్మకమైన ప్రకృతి మాయ, గుణమయమగు ప్రకృతి అవిద్యయనియు చెప్పబడుచున్నది. మాయయందలి ప్రతిబింబమునకే ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడు సర్వవ్యాపక పరబ్రహ్మము నెరుగగలడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహకారకుడను అగుచున్నాడు. ఓ పర్వతరాజా, అవిద్యయందు కూడా పరమాత్మ ప్రతిబింబించును. అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమనియు నందురు. ఈశ్వర జీవుల కిరూరకును మూడేసి దేహములుండును. మూడు దేహములందుండు వారికి మూడేసి పేర్లు గలవు. జీవుడు కారణ దేహాభిమాని అయినప్పుడు ప్రాజ్ఞుడనియు, సూక్ష్మ దేహాభిమాని అయినప్పుడు తేజస్సుడనియు, స్థూల దేహాభిమాని అయినప్పుడు విశ్వుడని పిలువబడును. ఇట్లే ఈశ్వరుడును వరుసగా ఈశుడు, సూత్రాత్మ, విరాట్టు అనబడును. జీవుడు వ్యష్టి దేహాభిమాని, ఈశ్వరుడు సమష్టి దేహాభిమాని. ఆ సర్వేశ్వరుడు కేవలము జీవులను అనుగ్రహించు కోరిక గలవాడైయుండును. ఈశ్వరుడు జీవుల కొరకు భోగభాగ్యాల కాటపట్టైన విశ్వమును చిత్ర విచిత్రము గతన ప్రభావముతో రచించును. దేవి చెప్పుచున్నది, ఈ జగతంతయు నా మాయాశక్తితో నిండియున్నది. ఆదియంతయు కల్పితము. పరమార్థము నాకంటే వేరుగా లేదు. వ్యవహార దృష్టిలోనే మాయాయున్నది, గాని తత్వదృష్టితో చూచినచో మాయా లేదు. ఓ నగాధిరాజా, చిద్వస్తువునగు నేనే పెక్కు మాయాకర్మలగూడి ఈ ప్రపంచముల సృష్టించి అందు ప్రవేశింతును. అనేక మాయాభేదముల వలన జీవులు పుట్టుచున్నారు. సూర్యుడు మంచి వస్తువులను, చెడు వస్తువులను గూడా ప్రకాశింపజేయుచున్నాడు. అయినను సూర్యున కెట్టి దోషమును కలుగదు. అట్లే చిద్వస్తువునగు నాకు దోషమేదియు నంటదు. మహాకాశే ఘటాకాశములకు భేదము లేనట్లే జీవాత్మ పరమాత్మలకును భేదము లేదు. దేహము, మనస్సు, ఇంద్రియాదులు, వాసనలు మొదలగు భేదములు మాయ వలన కలుగుచుండును. వస్త్రమందు, దారముల వలె నాయందు జగత్తులన్నీయు వ్యాపించియున్నవి. లోకములో కనబడు ప్రతి వస్తువు నేనే. లోపల బయట వ్యాపించి ఎల్లప్పుడూ నుందును. నేను లేని వస్తువు ప్రపంచమందెక్కడనూ లేదు. ఒకే త్రాడు, పాము, దండ మొదలగు భేదములతో కనవచ్చినట్లు నేనును ఈశ్వరాది బహురూపములతో ప్రకాశించుచుందును. ఈ దేవి మాటలు విని దేవతలు, దేవి నీ సమిష్టి దివ్య స్వరూపమును చూడగోరుచున్నాను. నీకు మా ఎడల దయగలదేని చూపింపుము తల్లి అని ప్రార్థింపగా శ్రీదేవి తన దివ్య విరాట్ స్వరూపమును చూపించెను. ఆ రూపము చూచి దేవతలు మూర్ఛిల్లిరి. వారిని వేదములు మేల్కొలిపెను. అప్పుడు వారు దేవి నివ్విధముగా స్తుతింపసాగిరి. ఆనందాశ్రువులతో గళము తొట్టుబాటు చెంద తడబడుచూ, ఓ తల్లి, మా తప్పులు క్షమించుము, మమ్ము కాపాడుము, మేము నీ బిడ్డలము. ఓ దేవదేవి, కోపము నుపసంహరింపుము, నీ భీకర రూపము చూచి వణకిపోవుచున్నాము. మేము పామరులము, నిన్నెట్లు స్తుతించగలము? నీ విక్రమ శక్తులెంతటివో మేము తెలిసికొనజాలము. త్రిభువనేశ్వరి, నీకు మా ప్రణామములు. సూర్యచంద్రాగ్నులను, సకలౌషధులను సృష్టించిన సర్వాత్మస్వరూపమునకు ప్రణామములు. ఏ జగదంబ నుండి ప్రాణాపానములు, సత్యము, శ్రద్ధ, బ్రహ్మచర్యము మొదలగునవి జన్మించెనో అట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబ నుండి సాగరములు, నదులు, పర్వతములోషధులు సంభవించినవో అట్టి సర్వాత్మికకు నమస్కారములు. యజ్ఞము, యాపము, దీక్ష, దక్షిణ, రుక్కు, యజస్సు, సామము వీనిని సృష్టించిన పరాంబికకు ప్రణామములు. ఓ దేవి, ఈ లోకాతీతమైన విశ్వరూపము నుపసంహరింపుము. అందాల కందమైన నీ మొదటి రూపమును ప్రదర్శింపుము తల్లి. ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూచి జగదంబ శాంత సుందర రూపమును చూపెను. దేవీ దేవతలతో ఇట్లనెను, మంద భాగ్యులగు మీరెక్కడా? మహాద్భుతమైన నా విరాట్ రూపమెక్కడా? అయినను నా భక్తులపై గల వాత్సల్యము చేత ఇట్టి రూపమును చూపించితిని. ఈ నా రూపము కేవలము వేదము చదువుట చేత లేదా యోగదాన తపోయాగముల చేగాని చూడసక్యము కాదు. కేవలము నా దయచేతనే చూడదగినది. ప్రస్తుత విషయమేమనగా, పరమాత్మ అనేక శరీరములు ధరించి జీవుడై కర్తయ్యగును. జీవుడు అనేక జన్మలెత్తుచు ధర్మాధర్మ రూపములగు పనులచే సుఖదుఃఖముల అనుభవించుచుండును. జీవులు సంసార చక్రములో పరిభ్రమించుచు విశ్రాంతి లేనివారైయున్నారు. అజ్ఞానముచే కోరికలు కొనసాగుచుండును. ఈ జన్మ పరంపరలు తుదముట్టుటకు అజ్ఞానము తప్పక నశింపవలెను. జ్ఞానము వలనగాని అజ్ఞానము నశించదు. కోరికలు తొలగిపోయిననే గాని జీవన్ముక్త దశ లభించదు. కర్మల వలన అజ్ఞానము నశింపదు. సత్కర్మాచరణము జ్ఞానము కలుగుటకు సహాయపడును. వైదిక కర్మలన్నీయు చిత్తశుద్ధి కొరకే. జ్ఞానము కలుగుటకు శమదమములు, తితిక్ష వైరాగ్యము అత్యావశ్యకములయ్యుండును. జ్ఞానము కొరకు భక్తితో శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడునగు సద్గురువు నాశ్రయింపవలయును. నిర్మల చిత్తముతో నిరంతరము వేదాంత శ్రవణము చేయవలయును. ఉపనిషత్తుల అర్ధ మననము చేయవలెను. జీవ బ్రహ్మల ఏకత్వము తెలిసిన మానవుడు నిర్భయుడై నా సారూప్యమును పొందగలడు. ఈ శరీరము మిథ్య అయినను మాయాభ్రాంతిచే ఉన్నట్లు తోచుచున్నది. ఇట్టి శరీరమే ఆత్మ యొక్క స్థూల జ్ఞాన కర్మేంద్రియములు, ప్రాణపంచకము, మనోబుద్ధులు కలిసిన దేహము సూక్ష్మమైన ఉపాధి అని పండితులందురు. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులను తెలుపుచుండును. ఆత్మ యొక్క మూడవ ఉపాధి కారణాత్మ, అది అనిర్వాచ్యము. అనాది అజ్ఞానమున జరుగును.